అతివాహకత పుస్తకం 12వ భాగం. ఇప్పుడు అయస్కాంతీకృత అణువులు ఎటు కావాలంటే అటు తిరగొచ్చు. కుదురుగా ఒకే దిశలో తిరిగి ఉన్న అణువులు ఇలా చెల్లా చెదురు కావటానికి కొంత శక్తి కావాలి. ఆ శక్తి చుట్టూ ఉన్న ద్రవ్య హీలియం నుండే రావాలి. అంటే ద్రవ్య హీలియం యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుందన్నమాట. 1933లో విల్హెల్మ్ ఫ్రాన్సిస్ జియోక్ అనే అమెరికన్ శాస్త్రవేత్త ఈ పద్ధతిని అమలుపరిచి చూశాడు. ఇతడు 0.25K వరకు ద్రవ్య హీలియం ఉష్ణోగ్రతని తగ్గించగలిగాడు. అంటే నిరపేక్ష సున్నా కన్నా కేవలం 0.5 డిగ్రీ ఎక్కువ అన్నమాట. ఇది విన్న డచ్ శాస్త్రవేత్తలు అయస్కాంతీకృత కణాలను ఉపయోగించి 7 ఏళ్ళు తిరిగేసరికి 0.0185 డిగ్రీల కే వద్దకి చేరుకున్నారు. అంటే నిరపేక్ష సున్నా కన్నా 1/54 వంతు డిగ్రీ మాత్రమే ఎక్కువ అన్నమాట. అతి శీతలమైన ద్రవ్య హీలియం నుండి ఇంకా కొద్ది కొద్దిగా ఉష్ణాన్ని తొలగించే పద్ధతులు కనిపెట్టబడ్డాయి. ప్రస్తుతం 0.00002K వరకు చేరుకోగలుగుతున్నారు. అంటే నిరపేక్ష సున్నా కన్నా 1/50,000 వంతు డిగ్రీ మాత్రమే ఎక్కువ అన్నమాట. నిరపేక్ష సున్నాకి అతి దగ్గరగా చేరుకోగలం, కానీ సున్నాని మాత్రం ఎన్నటికీ చేరుకోలేం. అత్యల్ప ఉష్ణోగ్రతలను చేరుకునే ప్రయత్నం చాలా ఆసక్తికరమైనదని తేలింది. ఎందుకంటే శాస్త్రవేత్తలకి మునుపు ఎన్నడూ తెలియని విషయాలు తెలిసాయి. ఉదాహరణకి 1928లో కేశం 2.2K వద్ద హీలియంలో ఓ ప్రగాఢమైన మార్పు సంభవిస్తుందని గమనించాడు. ఆ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద హీలియం ద్రవం తదితర ద్రవాలకి మళ్ళీ ప్రవర్తిస్తుంది. దీనికి హీలియం 1 అని పేరు. కానీ ఆ ఉష్ణోగ్రత కన్నా కిందకి దిగినప్పుడు హీలియం మరే ఇతర ద్రవం ప్రవర్తించని తీరులో ప్రవర్తిస్తుంది. దీనికి హీలియం 2 అని పేరు. హీలియం 2 లాంటి పదార్థాలని అతిద్రవం అంటారు. ఇది ఎంత చిన్న సందులోంచి అయినా రాపిడి లేకుండా సునాయాసంగా ప్రవహిస్తుంది. గాలి చొరబడని పాత్రలలోకి కూడా హీలియం 2 ప్రవేశించగలదు. హీలియం 2కి అద్భుతమైన ఉష్ణవాహక లక్షణాలు ఉన్నాయి. అందులో ఎక్కడ వేడిని ప్రవేశపెట్టినా ఆ ఉష్ణం ఒక్కసారిగా ద్రవ్యరాశి అంతటా సమంగా వ్యాపిస్తుంది. స్థానికంగా ఉష్ణం అక్కడక్కడ కేంద్రీకృతం కావడం జరగదు. అందుకే హీలియం 2 మరగదు. వేడెక్కినప్పుడు మరిగే ద్రవ్యాలలో లాగా బుడగలు రావు. ఉపరితలం మీద ఉండే పరమాణువుల పొర మాత్రం ఆవిరే ఎగిరిపోతుందంతే. మరో విషయం ఏమిటంటే హీలియంలో మళ్ళీ 2 రకాల పరమాణువులు ఉన్నాయి. వీటిని హీలియం 4, హీలియం 3 అంటారు. హీలియం 4 సర్వసాధారణమైన హీలియం. మిలియన్ హీలియం పరమాణువులలో ఒక హీలియం 3 పరమాణువు ఉంటుంది. 4.21K వద్ద ద్రవీకరించేది నిజానికి హీలియం 4. 2.2K వద్ద హీలియం 2గా మారేది కూడా హీలియం 4 మాత్రమే. హీలియంలో అరుదుగా ఉండే హీలియం 3 పరమాణువులని 1940లలో శాస్త్రవేత్తలు వేరు చేయగలిగారు. హీలియం 3 పరమాణువుల బరువు హీలియం 4 పరమాణువులలో కేవలం 1/3 వంతు మాత్రమే ఉంది. అంటే హీలియం 4లో కన్నా హీలియం 3లోని పరమాణువులు ఒకదాని నుండి ఒకటి దూరంగా పారిపోవాలని చూస్తుంటాయి అన్నమాట. అంటే హీలియం 4 కన్నా హీలియం 3 మరింత తక్కువ ఉష్ణోగ్రత వద్ద ద్రవీకరిస్తుందని అనుకోవచ్చు. 1949లో శాస్త్రవేత్తలు 3.2K వద్ద హీలియం 3 వద్ద ద్రవీకరిస్తుందని కనుక్కున్నారు. ఇది హీలియం 4 యొక్క మరుగుస్థానం కన్నా 1/4 డిగ్రీ తక్కువ అన్నమాట.